अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते षठगोपाय नमः, भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्धदं श्रीषठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरम्। అయోధ్యా నగరంలో పరమ భాగవతులతో భక్తులతో పరివార సమేతంగా వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి పాదారవిందములకు సాష్టాంగ దండవత్ ప్రణామ సహస్రములు అర్పించి షఠారి వేదం తిరువాయిమలి 1వ శతకము 4వ దశకంలో 4వ పాసురాన్ని తెలుసుకుందాం. ముందు పాసురాన్ని అనుసంధానం చేసుకుని తర్వాత ఆ అర్థాన్ని చూద్దాం. ఆళ్వార్ తిరువడిగళే శరణం ఎన్నీర్మై కండిరంగి ఇది తగాదెన్నాద ఎన్నీల ముగిల్ వన్నను కెన్ సొల్లి ఆన్ సొల్లుగేనో నన్నీర్మైని ఎవరుహన్ తంగాదు ఎన్ను ఒరువాయి చొల్ నన్నీల మగన్ నిల్గాల్ నల్గుదీరో నల్గీరో. ఎన్నీర్మై నా స్వభావమును కండు తెలుసుకొని ఇరంగి కృపచేసి ఇది తగాదు ఎన్నాదా, ఈ అవస్థ నీకు తగదని తలవని ఎన్ను నా యొక్క నీల ముగిల్ వన్నరుక్కు కాలమేఘవర్ణముగల సర్వేశ్వరునికి యాన్ నేను ఎన్ను సొల్లి ఏ పాసురమును చెప్పి సొల్లుహేనో మాట్లాడుదును. నల్ మంచి నీర్మై ప్రాణము ఇని ఇంక మీద అవర్హణ్ వారి వద్ద తంగాదు ఎన్ను నిలవదని ఒరు వాయిచ్చొల్ ఒక్క మాటను నన్నేల మంచి నీలవర్ణము గల మహండిల్ హాల్ క్రౌంచ పక్షులారా నల్గుదిరో నల్గీరో చెప్పెదరా చెప్పరా. క్రౌంచ పక్షులుతో చెబుతూ ఉన్నారు, తనను ఎడబాసిన ఎడల జీవించనని నా స్వభావము ఎరగి దయచేసి ఈమెకిట్టి విరహావస్థ తగదని ఎంచని, అంటే తగదని తను ఆలోచించట్లా నాకు ఈ విరహావస్థ ఇది తగదు నేను బ్రతకలేను అని అనుకోవటం లేదు, అలా అనుకోనటువంటి నీలమేఘవర్ణుడైన మా స్వామికి ఇంకా నేనేం చెబుతాను, ఆయన అనుకోకపోయినా మా స్వామే అంటున్నారు ఆయన, ఆమెకి మరి ఇంకా నేనేమని చెప్పను, ఇప్పటికి ఎన్నో రకాలుగా మొరపెట్టుకున్నా అయినను ఓ క్రౌంచ పక్షులారా ఇక ఈమె యొక్క ప్రాణం నిలువదనేది ఒక పలుకు ఆ సర్వేశ్వరునికి చెప్పండి వెళ్ళి, ఇక నువ్వు ఒక్క క్షణము ఆలస్యం చేసినా కూడా ఆమె ప్రాణాలు నిలవవు అని చెప్పండి అని ఆ క్రౌంచ పక్షులకు చెప్తూ ఉన్నారు. అంటే క్రమక్రమంగా ఆ విరహ వేదన అధికమవుతూ ఉన్నది అనే సంగతి తెలియజేస్తూ ఉన్నారు అన్నమాట. ఇంకా ఆరాయినప్పుడు చూస్తే నాన్ తమ్మై ప్రియులు ఒరు క్షణ మాత్రము ధరిక్క మాట్టాద స్వభావన ఎన్ను మెడతాయి, ఆయన విడిచిపెట్టి తమరిని విడిచిపెట్టి ఒక్క క్షణము కూడా ఉండలేదు. మరి లక్ష్మీదేవి కూడా అలాగే కదా అనేది, అహలహిల్లేన్ ఇరయిం అలర్మేల్ను మంగై ఉరయి మార్బా అంటారు తర్వాత, నిన్ను ఒక్క క్షణము కూడా విడిచిపెట్టి ఉండలేను అని వచ్చి వక్షస్థలములో కూర్చున్నదట ఆ తల్లి. నిజానికి అసలు ఆమెకి ఎడబాటు ఉన్నదా అంటే ఆమెకి ఎక్కడ ఉన్నది, ఎప్పుడూ కలిసే కదా ఉండేది, ఏదైనా అవతారాలకు వచ్చినప్పుడు అలా చూపిస్తూ ఉంటారు ఏదో అక్కడ ఇక్కడ వేరువేరుగా ఉన్నట్లుగా, అసలు అప్పుడూ కలిసే ఉంటారు ఎప్పుడూ కలిసే ఉంటారు. విరహ వేదన నేను ఒక క్షణము కూడా ధరించలేను, నేను నాకు తెలియదుక నేను బ్రతుకుతానో లేదు ఏమైపోతానో, కనుక కృపై పండి ఇవాళ్ళు నమ్మై పిరుందు ఇరై ఇరుకైక్యుడు అల్లల్ ఎన్రు పారావధరుక్కునాను ఎన్న వార్తయే చొల్లుదు ఎన్రు ఎంబిరుమానై చొన్నాళాయ్. ఈ అమ్మాయి ఈ నాయిక ఆళ్వారు నాయిక మన విడిచిపెట్టి ఒక క్షణము కూడా ఉండలేదు అని ఆయన పరిగెత్తుకొచ్చేటట్టుగా చెప్పాలి అన్నమాట. మీరు ఎలా చెబుతారో ఆ వార్త చెప్పండి. అలా చెప్తారా చెప్పరా? ఇత్తనయ్యం చొల్ల వల్లీర్హలో మాట్టీర్హలో, చెబుతారా చెప్పరా అంటూ ఉన్నాడు ఆయన. అంటే అలా అంత బాధ అనుభవిస్తూ ఎంత చెప్పినా అసలు చెబుతారా చెప్పరా అని మళ్ళీ సందేహపడినట్లుగా ఈ విధంగా బాధపడిపోతూ ఉన్నది ఆళ్వారు నాయిక. కాలమేఘంబులే వెనక్కు కాటి కాలమేఘము వంటి వాడట దివ్య మంగళ విగ్రహం అది. అలా దాన్ని చూస్తూ ఉంటే ఒక్క క్షణము కూడా విడిచిపెడితే అమ్మో ఏమైపోతుందో, ఏమంటారు ఈ దశని పరమభక్తి అంటారు. భక్తి అంటేనే ప్రేమ, దానికి ఇంకా దశలు ఉన్నాయి పై పైకి. పరభక్తి అదృష్టార్థ ప్రత్యక్షాభినివేశనం పరజ్ఞానంతో తస్యైవ సాక్షాత్కార పరిస్ఫుట పునర్విశ్లేష భీరుత్వం పరమాభక్తి రుచ్యతే అని ఈ భక్తిని గురించి చెప్పారు. దశలు అన్నమాట ఇంకా ముందు ముందుకి. భక్తి అనగానే ఇష్టము, అది ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేరు. భక్తులందరూ కూడా ఇటువంటి వారే. ఒక క్షణము మనస్సులోనైనా ఎడబాటు వచ్చిందనంటే ఆ స్థితి భరించలేనటువంటి స్థితి. మరి అది ఆ పరభక్తి అనంటే అదృష్టార్థము కనపడినటువంటి దానిని ప్రత్యక్షం చేసుకోవాలి అనేటటువంటి అభినివేశము, కోరిక, బాగా సకృత్తుత్వద ఆకార విలోకనాశయా తృణీకృతాన్ ఉత్తమ భుక్తి ముక్తిభి అంటారు ఆళ్వందారు. ఈ భక్తులు ఎలాంటి వారు అనంటే సకృత్తు ఒకే కనీసం ఒక్కసారైనా సరే త్వదాకార విలోకన ఆశయ, నీ రూపాన్ని చూడాలి అనేటటువంటి ఆశ చేత తృణీకృతాన్ ఉత్తమ భుక్తి ముక్తి భుక్తిభి, గడ్డి పరుగుతో సమానంగా మోక్షాన్ని కూడా గడ్డి పరుగుతో సమానంగా చేసేస్తారు. ఈ లోకము ఆ లోకము అవసరం లేదు, ఒక గడ్డి పరుగుతో సమానంగా చేసి పారేస్తారు సుమా అంటారు ఆయన. అలాగే అట్లాంటి వారు అన్నమాట లోకాన్ని తృణీకరించి ఉన్నటువంటి వారు. అభినివేశం అది అలా ఉంటుంది, దాన్ని పరభక్తి అంటారు. పరజ్ఞానంతో తస్యైవ సాక్షాత్కార పరిస్ఫుట. పరజ్ఞానము అనంటే ఏమిటనంటే ఆ భగవద్ దివ్యమంగళ విగ్రహాన్ని కట్టెదుట చూసినట్లుగా దర్శించడం, మనస్సులో దర్శించడాన్ని పరజ్ఞానము అని అంటారు. ఇప్పటి వరకు ఈయనకి ఇది ఉంది, మరి ఇప్పుడు విశ్లేషము చేసింది. ఆ విశ్లేషము అదే భయము, అది పరమాభక్తి. విశ్లేషములు అంటే ఎడబాటు, ఈ ఎడబాటుని భరించలేని స్థితి అన్నమాట. ఒక్క క్షణం కూడా భరించలేరు. మరి ఈయనకి అప్పటికే ఏదో చాలా యుగాలు గడిచిపోయినట్లుగా అనిపిస్తూ ఉన్నది ఆయనకి. ఇక్కడ తాను నిందిత్తాది వాక్యత్తిలే సతథాసహ గోపీభి రరామ మధుసూదన యథా అబ్దకోటి ప్రతిమ క్షణ తేన వినా అభవత్. ఆ మధుసూదనుడు ఆయన గోపికలతో కలిసి తిరిగినప్పుడు కల్ప కోట్లు అయిన సంవత్సరాలు కూడా ఒక్క క్షణముగా గడిచిపోయేయట. మరి ఆయన యొక్క విరహ దశ యందు ఒక క్షణమే కొన్ని కోట్లు సంవత్సరాలు అయినట్లుగా ఉండేదట. మరి ఆ గోపికలు అలాగే అన్నారు. ఏమన్నారు? నీ వడవిన్ పవల్దిరుగా నీ కుటిలాల కలాలితాస్యమిచ్ఛా విధి చూడకున్న నిమిషంబులు మాకు యుగంబులైచను, కావున రాత్రులైన నిన్ను కన్నులనెప్పుడు తమన్నా లక్ష్మీవరా రెప్పలడ్డముగ చేసినిదేల విధాత క్రూరుడై నీ వడవింపవల్దిరుగా. సరే, పగలంతా దూడల్ని కాసుకుంటూ అడవిలో తిరిగి వస్తూ ఉంటావు, కానీ నీ కుటిలాలక లాలితాస్యము ఆ ముంగురులు ఆ ఉంగరాల జుట్టుతో కూడినటువంటి నీ ముఖము చూద్దాము అని అంటే ఇచ్ఛావిధి చూడకున్నా, ఇష్టం వచ్చినట్టుగా చూడటానికి కనపడదు కదా మాకు. నిమిషంబులు అంటే రెప్పపాట్లు యుగంబులైచను, యుగాలుగా గడిచిపోతున్నాయి, కోట్ల కోట్ల సంవత్సరాలలాగా అయిపోతుంది మాకు కాలం అలా ఉన్నది. పని రాత్రి అయినా చూద్దాము అని అనుకుంటే నిన్ను కన్నులను ఎప్పుడు చూతమన్నా లక్ష్మీవరా, రెప్పలు అడ్డముగ చేసినదేలా విధాత క్రూరుడై. ఆ విధాత మాకు రెప్పలు ఎందుకు పెట్టాడయ్యా బాబు? ఆ దేవతలకు ఎందుకు దరిద్రంగా అనిమిషులని వాళ్ళకి రెప్పలు లేకుండా చేశాడు ఎందుకు వాళ్ళకి? ఒక్క క్షణంలో ఎదురు తిరిగిపోతాడే వాళ్ళు వాళ్ళు, వాళ్ళకేమో రెప్పలు లేకుండా చేసి మాకేమిటయ్యా? నీకోసం ప్రాణాలు విడిచిపెడతానికి సిద్ధపడే మాకు ఈ రెప్పలు ఎందుకు అడ్డంగా పెట్టాడు అని చెప్పి వాడు క్రూరుడు సుమా. అంటే చాలామంది భక్తులు నిజమే అని అనుకునేవారు. మరి గోపికా అమ్మవార్లకి ఏమిటి ఈ విధంగా రెప్పలు ఎందుకు పెట్టాడు అని? అదిగో అలా ఒక్క క్షణము కూడా నిన్ను చూడకపోతే ఏమైపోతాం మేము అని నేను కూడా అటువంటి దశలో ఉన్నాను. యాళ్ళవారి నాయక కూడా అట్లాంటి దశలోనే ఉన్నది. కనుక నువ్వు రావాలి. ఈ సంగతి మీరు చెప్పాలి. ఎలా చెప్పాలి అని అంటే ఎలా చెబుతారో వెంటనే వచ్చేటట్లుగా చెప్పాలి, వెంటనే పరిగెత్తుకుని వచ్చేటట్టు చెప్పాలి. ఆ మాట ఉన్నదే అది వాచాధర్మము. అంటే మాట కనీసం మాట సాయము అని చెబుతూ ఉన్నారు ఈ పక్షులకి. మాట సాయము ఎలా? సీతమ్మ చెప్పింది, ఆ హనుమంతుడు లంకను సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి లంకంతా వెతికి సీతమ్మను చూసి ఆనవాలిచ్చి అంతా అయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఆ తల్లి చెప్తూ ఉన్నదా, యథాచ స మహాబాహు మాం తారయతి రాఘవ అస్మాత్ దుఃఖాంబు సంరోధాతు త్వం సమాధాతు అర్హసి. ఆ మహాబాహువు రాముడు అసలు ఎలా విడిచిపెట్టి ఉన్నాడు నన్ను? విడిచిపెట్టేవాడు కాదు. ఎలా చూశాడు నన్ను అసలు అయోధ్యలో? ఎలా చూశాడు? నచ అస్య మాత న పిత న చాన్యత్ స్నేహాద్వి విశిష్టోస్తి మయా సమోవ తావత్ అహం దూత జిజీ విషేయం యావత్ ప్రవృత్తి శృణుయాం ప్రియస్య. అయోధ్యలో తల్లిని మరిపించాడు, తండ్రిని మరపింపచేశాడు, అందరినీ మర్చిపోయేటట్లు చేశాడు. అలా నాతో ఉన్నాడు కలిసి, నన్ను అలాగే చూశాడు. అట్లాంటి ఆయన ఇలా ఉన్నాడయ్యా, ఇంతకాలం ఇలా ఉన్నాడు. అదిగో ఆయనకి మరి ఏం చెబుతావో మాట వినిపించు, వినగానే పరిగెత్తుకొచ్చేటట్టు. జీవంతి మాం యథా రామ సంభావయతి కీర్తిమాన్ తత్వయా హనుమన్ వాచ్యో వాచాధర్మమవాప్నుహి. జీవంతి ఇమాం జీవంతి మాం, నేను బ్రతికి ఉండగానే వచ్చేటట్లు చెప్పబోయా. బ్రతికి ఉండగానే అంటే మరి ఆ రావణాసురుడు గడువు పెట్టాడు, 2 నెలలు గడువు పెడతాడు. కానీ మాసాదు ఊర్ధ్వం న జీవేయం, 1 నెల నేను గడువు పెడుతున్నా రామునికి, నెల రాకపోతే నేను బ్రతకను సుమా. వాడు 2 నెలలు గడువు పెట్టాడు, మరి వస్తాడు, నెల దాటితే వస్తాడని నమ్మకం ఏంటి? కనుక నేను బ్రతకలేనిక, వాళ్ళ చేతుల్లో పడి నేను సావను, నేనే చనిపోతా, నేను బ్రతకను. ఇది చెప్పాలి సుమా, నీవు నేను బ్రతికి ఉండగానే రాముడు వచ్చేటట్లుగా చెప్పవయ్యా. వాచాధర్మం ఇది, నీ యొక్క మాట మరి ఎలా ఉంటుందో ఆ చెప్పే మాట, మాటను బట్టి పరిగెత్తుకుంటూ రావాలి సుమా రాముడు అలా అన్నదట ఈ తల్లి. మరి ఆయన స్వభావం ఎటువంటిదండి? ఆంజనేయ స్వామి వెళ్ళి వెళ్ళాడు, చూశాను అన్నాడు, చూడమని ఇచ్చాడు, కాకాసుర వృత్తాంతం చెప్పాడు. మధురా మధురాలాప కిమాహమమ భామిని, అబ్బా ఎంతసేపు విన్నా కూడా మాటలు ఎంతో మధురంగా ఉండే, విసుగు అనిపించేది కాదు. ఉత్తర రామచరిత్ర రాశాడు ఆయన, ఎవరు భవభూతి, ఆ ఇరువురు సంగతి కూడా రాస్తాడు. కిమపి కిమపి మందం మందమాసక్తి యోగాతు ఇంకా ఏమిటి సంగతులు, ఇంకా ఏమిటి సంగతులు అంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారట సీతారాములు ఇద్దరు. రాత్రి రేవం వ్యరం సీతు, ఆ రాత్రి వెళ్ళిపోయింది అన్నది. రాత్రి ఇట్లా వెళ్ళిపోయింది, ఆ రాత్రి అని కాదు, రాత్రి ఇట్లా వెళ్ళిపోయింది, ఏవం వ్యరం సీత్తు, ఇలా వెళ్ళిపోయింది అని రాశాడు. అవిరళిత కపోలం, అలా ఒకరి చెంపలను ఒకరి చెంపలు తాకుకుంటూ ఇలా ఉండేవారట. సరే, ఈ ఉత్తర రామచరిత్ర కాళిదాసుని చూడమని చెప్పి ఒక పండితుడికి ఇచ్చి పంపించాడు. చదివి వినిపించు, వింటాడు తన అభిప్రాయం ఏంటో అని. మరి ఇప్పటి వాళ్ళంటే ఒక కాపీ పంపిస్తుంటారు కదా, మరి అభిప్రాయాలు అసలు కంటే కొసరలు ఎక్కువ అభిప్రాయాలు. ఇప్పటి వాళ్ళ అవన్నీ కూడా అభిప్రాయాలు, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అని వాళ్ళు చెబుతుండాలన్నమాట. మరి ఆ కాలమేమో అట్లాంటిది కాదు కదా, ప్రతులు తీయటాలు ఏం కుదురుతాయి, ఒక్క ప్రతి రాయటమే కష్టం. పంపించాడు, పంపిస్తే ఆయన ఎలా ఉన్నాడు, భోజనం చేసి చక్కగా వింటాలి అని చెప్పి ఆ తాంబూలం ఇస్తూ ఉంటే ఆ ప్రక్కని చదవమన్నాడంట. అప్పుడు వింటూ ఉన్నాడు, అలా చదువుతూ ఉన్నాడు. మరి ఏమన్నాడయ్యా? ఏం లేదండి, ఆ తాంబూలం వేసుకుంటూ ఉన్నాడు, ఇలా అన్నాడు. అత్ర బిందుర్ అధిక అన్నాడండి ఒక చోట. అంటే మరి ఏదో ఇక్కడ సున్నంలో ఆకుల్లో సున్నం ఎక్కువైందేమో ఒక బిందువు అనుకున్నాను నేను. ఎక్కడంటే ఈ శ్లోకం చదివాడు, ఇక్కడికి వచ్చింది అప్పుడు. కిమపి కిమపి మందం మంద మాసత్యో గాధ విరళిత కపోలం జల్పతో రక్రమేణా. వాళ్ళు ఇలా అక్రమంలో ఒక క్రమం లేదు, ఒక వరుస లేదు, ఒక ఏం లేదు, ఇష్టమైన వాళ్ళ మాటలు ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని ఒకళ్ళు చదువుతుంటే ఒకళ్ళు వింటూ ఉంటారట. ఇది ప్రేయసి ప్రియులు అలా మరి సీతారాములు ఉంటే. రాత్రి ఏవం విరంసీత్తు, రాత్రి ఇదిగో ఇలా వెళ్ళిపోయింది అని రాశాడు ఆయన. ఇక్కడ అన్నాడు అని అంటే ఇదే మంద దిద్దాడు. ఏవం అన్న చోట ఒక బిందువు ఉంది, ఏవం అంటే ఇట్లా వెళ్ళిపోయింది అని. కానీ ఆ బిందువు తీసేస్తే రాత్రి రేవ వ్యరం సీతు, రాత్రే వెళ్ళిపోయింది కానీ వీరి యొక్క భావం ఇంకా అలాగే ఉన్నది అని, వారి యొక్క ఆసక్తి తగ్గలేదు అని అర్థం వస్తుంది. చక్కగా చెప్పాడు ఆయన అభిప్రాయము అన్నాడట. అదిగో అలా మాట్లాడుకుంటే వాళ్ళం, మధురా మధురాలాప కిమాహ, ఏం చెప్పిందయ్యా అంటే మాసాదూర్ధ్వం నజీవేయం అని చెప్పింది స్వామి. వాడు 2 నెలలు గడువు పెట్టాడు, నేను 1 నెల గడువు పెడుతున్నాను అన్నది. అంటే 4 రోజులు బ్రతుకుతానందా, ఓ 1 నెల. నజీవేయం క్షణమపి వినాతాం అసితే క్షణాం. అసితే క్షణ, నల్లని కళ్ళు కలిగినటువంటి ఆ సీతాదేవిని విడిచిపెట్టి నేను 1 క్షణము కూడా బ్రతకలేకపోతున్నానే, ఆహా ఎంత అదృష్టవంతురాలు, నెల బ్రతుకుతుందైతే నన్ను విడిచి అంటే ఆయన భావం అలాంటిది, అది వ్యక్తం చేయటము. మరి ఎందుకు ఇన్ని నెలల్లో మరి ఎట్లున్నాడండి, ఇంతసేపు ఎందుకు ఎగాడండి అని అనుకుంటానికి అక్కడ కాదు, అక్కడ భావం అది. ఆయనకి వాళ్ళకి అసలు ఎడబాటే లేదు, భావాన్ని మనం చెప్పుకుంటాం అలా. ఆమెను ఎలా అంటే ఈయన 1 క్షణం కూడా వినాతాం అసితే క్షణాం అన్నాడు. ఆంజనేయ స్వామి కూడా చెబుతాడు, ఇద్దరి అందాన్ని కూడా లెక్క కట్టి ఈ కంటి చూపు, ఈ నలుపు ఉన్నదే అమ్మకి ఎక్కువ ఉన్నది సీతమ్మకే అంటాడు ఆయన. అంటే దయ, ఊరికే ఒట్టి నలుపు కాదు, కాటుకింత పెట్టుకుంటే మా కంపెనీది పెట్టుకోండి ఇలా గీసుకోండి అన్నట్టుగా ఆ కంపెనీలది పెట్టుకుంటే కాదు, అది దయ, ఆ తల్లి దయాస్వరూపిణి అన్నమాట. అదిగో అలాగే వాచాధర్మం మీరు చెప్పే మాటలో ఉంటుంది. ఏంటి చెబుతారా చెప్పరా అంటున్నాడట ఆయన. ఏం నిష్ఠుర భాషణం, అలా నిష్ఠుర భాషణము మాట, మరి అసలు మొదట్లోనే ఏం మాట్లాడతారో తెలియదు కదా, నిష్ఠూరంలో ఏం మాట్లాడతారో తెలియదు. 1 మాటకి 10 అర్థాలు వచ్చేటట్లుగా పరిగెత్తుకుంటూ వచ్చేయాలి సుమా అని ఆ క్రౌంచ పక్షులతో అంటున్నాడు. అంటే సందేహిస్తున్నాడు, ఇంకా చెబుతారో చెప్పరో అన్నట్లుగా. అదిగో అలాంటి భావంలో ఇంకా ఆయన ఉన్నాడు. ఇంకా తర్వాత చూద్దాం, ఇంకా ముందు ఇంకా ఏమేమి భావాలు మనకి ఆయన నుంచి మనం తెలుసుకోగలుగుతాము. జై రామానుజ, జై శ్రీ షఠారి వేదం, జై శ్రీరామ్.